అలలాంటి సత్యం నా లోకంలో అన్ని ఉన్నా ఏదో లోపం నువ్వేనేమో పోయి దూరం ఏం లేకున్నా సందేహంలో ఏమిటో సాయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు ఆకిలా ఏమిటో say don't miss me got you no chance nikala na Oh, జంజాటం చంపేస్తుందే. ఎంత దూరమో ఇలా అంత చెరువే కదా, ఒక్కసారి తొంగి చూడవా. Pida, pida, pida, pida.